Book 2 90 90 الأمر 2 آجنا پوربكم 2 احلق ذقنك غدم غيسكوندي اغتسل سنانم چيندي مشط شعرك జుట్టు దువ్వుకోండి. ఇత్తసిల్ ఇత్తసిలు. ఫోన్ కాల్ చేయండి. ఇబ్దా ఇబ్దాఉ. ప్రారంభించండి. తవక్కఫ్ తవక్కఫు. ఆగండి. ఉత్రుక్ హాదా ఉత్రుకు హాదా. వదిలేయండి. قل هذا قولوا هذا చెప్పండి اشتري هذا اشتروا هذا కొనండి لا تكن ابدا غير صادق ఎప్పుడూ కపటిగా ఉండొద్దు لا تكن ابدا وقحا ఎప్పుడూ కొంటెవాడిగా ఉండొద్దు لا تكن ابدا غير مهذب ఎప్పుడు అమర్యాదగా ఉండొద్దు كن دائما صادقا ఎల్లప్పుడు నిజాయితీగా ఉండాలి كن دائما لطيفا ఎల్లప్పుడు మంచిగా ఉండాలి كن دائما مهذبا ఎల్లప్పుడు మర్యాదగా ఉండాలి عد سالما لبيتك మీరు ఇంటికి క్షేమంగా వస్తారని ఆశిస్తున్నా انتبه لنفسك మీ ఆరోగ్యం జాగ్రత్త زرنا مره اخرى في اقرب وقت తొందరలో మళ్ళీ మా ఇంటికి రండి الرجاء الذهاب الى www.book2.de لمطالعة الكتب مع الدروس الصوتية